పక్షులు ఎలా ఎగురుతాయి, పుస్తకం 14వ భాగం. మరి ఎయిర్ కండిషనర్లో తేడా ఏమిటన్న ప్రశ్న కలుగుతుంది. ఏసీని కిటికీలో అమరుస్తారు కాబట్టి లోపల చల్లబడినందుకు పుట్టే వేడి బయట వాతావరణంలో కలుస్తుంది, గదిలో మాత్రం చల్లదనమే మిగులుతుంది. స్ప్లిట్ ఏసీలో కూడా చల్లబరిచే యూనిట్ గదిలో ఉంటే వేడెక్కే యూనిట్ మాత్రం బయట ఎక్కడో ఉంటుంది. ఇది తేడా. ఫ్రిడ్జ్లో కానీ గదిలో కానీ గాలిని చల్లబరచడానికి గ్యాస్ను మాత్రమే వాడనవసరం లేదు. శక్తి మారే వీలుండే మరొక పద్ధతితో కూడా చల్లదనాన్ని కలిగించవచ్చు. అయస్కాంతాలను వాడి ఫ్రిడ్జ్లను ఏసీలను పనిచేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పదార్థం అయస్కాంత క్షేత్రంలో ఉండి అందులోని శక్తి మారుతూ ఉంటే చలదనాన్ని సాధించే పద్ధతి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. యంత్రాలను వాడి కొంత ప్రాంతాన్ని చల్లబరిస్తే మరొక ప్రాంతాన్ని అందుకు సరిపడా వేడి చేయవలసి ఉంటుంది. రెఫ్రిజిరేటర్ గదిని వేడి చేస్తుంది కానీ చల్లబరచదు. గదిని చల్లబరిచే ఎయిర్ కండిషనర్ గది బయట వాతావరణాన్ని వేడి చేస్తుంది. సూటిగా ఈ ప్రశ్నలోని ఫిజిక్స్ ఇది. ఇంట్లో మామూలుగా ఉండే విద్యుత్తుకు బ్యాటరీ సెల్లోని విద్యుత్తుకు తేడా ఏమిటి? బ్యాటరీ సెల్స్లోని విద్యుత్తును డైరెక్ట్ కరెంట్ అని, ఇంట్లో ఏర్పరిచిన తీగలలోని విద్యుత్తును ఆల్టర్నేట్ కరెంట్ అని అంటారు. డైరెక్ట్ కరెంట్ నేరుగా ఒకే దిశలో కదులుతుంది. టార్చ్ లైట్లో బ్యాటరీలను చూపించిన విధంగా కాక తలకిందులుగా పెడితే బల్బు వెలగదు. స్విచ్ల పక్కన ఉండే ప్లగ్కు టేబుల్ ల్యాంపును ఏ రకంగా కలిపినా అది వెలుగుతుంది. తీగ చివరన ఉండే ప్లగ్లో 2 కాడలు ఉంటాయి. వాటిని ఎటు తిప్పి పెట్టినా లైటు వెలుగుతుంది. అంటే ఈ రకం కరెంటు ఒకే దిశలో కాక అటూ ఇటూ మారుతూ కదులుతుందని అర్థం. అందుకే దానిని ఆల్టర్నేటింగ్ అంటే మారుతుండే ప్రవాహం అంటారు. విద్యుత్తును ప్రవాహం అంటున్నాం. కరెంట్ అనే మాటకు మరి అదే అర్థం. ఇక్కడ ఏమి ప్రవహిస్తున్నాయి? విద్యుత్ ఆవేశం గల ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయి. అంటే ఆ ఎలక్ట్రాన్లు ఛార్జ్ అయి ఉన్నాయన్నమాట. ఎలక్ట్రాన్లలోని ఛార్జ్ అనే శక్తిని అంటే విద్యుత్తును గ్రహించడానికి పద్ధతులు ఉన్నాయి. స్విచ్ వేస్తే ప్రవాహం బల్బులోకి ప్రవేశిస్తుంది. అది ఫిలమెంట్ గుండా కదులుతుంది. ఫిలమెంట్ అనే తీగలోని అణువులు ఎలక్ట్రాన్లను తేలికగా ముందుకు కదలనివ్వవు. దీనిని రెసిస్టెన్స్ లేదా నిరోధకత అంటారు. అడ్డు కారణంగా ఫిలమెంట్ తీగ వేడెక్కుతుంది, వెలుగుతుంది కూడా. అక్కడ ఛార్జ్ ఖర్చు అవుతుంది. కరెంట్ స్టవ్లలో కూడా ఇదే జరుగుతుంది. విద్యుత్ శక్తిని ఎలక్ట్రిక్ మోటార్లలోకి పంపించి యంత్రశక్తిగా మార్చవచ్చు. అక్కడ పని జరగడానికి అంటే కదలిక పుట్టడానికి అయస్కాంతాలను వాడుకుంటారు. డైరెక్ట్ కరెంట్లో ఎలక్ట్రాను ఒక చివర నుంచి ఒకే దిశలో మరో చివరకు ప్రవహిస్తాయి. టార్చ్లోని బ్యాటరీలో వరుసగా పెట్టిన సెల్స్లోని చివరి సెల్ చివర నుంచి ఎలక్ట్రాన్లు బల్బులోకి పోతాయి. సెల్స్ సంఖ్య ప్రకారం కరెంటు మోతాదు పెరుగుతుంది. మొత్తానికి స్విచ్ వేయగానే చిన్న బల్బు వెలుగుతుంది. అంటే ఎలక్ట్రాన్లలోని శక్తి వెలుగుగా మారిందని అర్థం. ఇక ఆల్టర్నేట్ కరెంట్లోని ఎలక్ట్రాన్లు ఒకచోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయవు. ఉన్న చోటనే అవి తీగలో వెనక్కు ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ కదలికలో ఒక వేగం ఉంటుంది. మామూలుగా సెకనుకు 60 సార్లు కదలిక దిశ మారుతూ ఉంటుంది. బల్బులోకి ఈ రకం కరెంట్ ప్రవేశించినప్పుడు ఎలిమెంట్ తీగలో కూడా ఎలక్ట్రాన్లు ఉన్న చోటనే అటూ ఇటూ కదులుతాయి.